25 ఉచిత్స్వరూపులు మాట్లాడతారా? శ్రీరాముడు, గురుదేవ, ఆమె చిదాకాశ స్వరూపురాలైతే ఆమెకు నోరు, నాలుక మొదలైన అవయవాలే ఉండవు గదా. ఆమె పాట ఎలా పాడగలిగింది? వశిష్ఠుడు, అదేమి ప్రశ్నయ్యా? నీ స్వప్నంలో కనిపించే రూపాలన్నీ చిదాత్మకాలు కావా? అవి పాటలు పాడడం లేదా వేరే పనులు చేయడం లేదా? అదిగాక ఇప్పుడు కనిపించే ఈ ప్రపంచం మొత్తం కలిపి చిదాత్మకమే అని అనేకసార్లు నిరూపించుకున్నాం గదా. స్వప్నోయం జగదాభోగో న కించిద్వా స్వమేవ వా నీ డొట్ ఉడొట్స 62:39 ఆయసర్ 45. అందుకే ఈ ప్రపంచాన్ని స్వప్నమని అనవచ్చు, శూన్యమని అనవచ్చు, సాక్షాత్తుగా బ్రహ్మమని అనవచ్చు. ఇవన్నీ దృష్టి భేదాలే. రామ, నేను స్వప్న వ్యవహారంలాగానే ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాను. 62. శ్రీరాముడు, గురుదేవ, నా ప్రశ్నకు పూర్తిగా సమాధానం రాలేదు, అందుకే మళ్లీ అడుగుతున్నాను. సమయంలో మీరు చిదాకాశ స్వరూపులుగా ఉన్నారు గదా, అప్పుడు మీకు నోరు, నాలుక వంటి అవయవాలు లేవు కదా, మీరు అక్షరాలను ఎలా ఉచ్చరించగలిగారు? వశిష్ఠుడు, అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణం అయితే శవం కూడా మాట్లాడాలి. శరీరం అక్కడే ఉంది గనుక డొట్ స్వప్నలోకంలో సత్యమైన శరీరం లేదు గనుక అక్కడ మాటలే ఉండరాదు. కానీ అక్కడ మాటలు కనిపిస్తున్నాయి కదా, కనుక అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణమవడానికి వీలు లేదు. అయితే ఆ ఉచ్చారణకు కారణమేమిటి అని నువ్వడుగుతావు. ఆ ఉచ్చారణ అనేది సత్యమైన వ్యవహారమైతే దానికి సరైన కారణం ఉండి ఉండేది. అలా సరైన కారణం ఉంటే స్వప్న ప్రపంచంలోని మాటలు బయటివాళ్లందరికీ వినిపించి ఉండేవి. శ్రీరాముడు, అదేమిటండి? జాగ్రత్త ప్రపంచం ప్రత్యక్ష ప్రమాణానికి అందుతుంది, స్వప్న ప్రపంచం అలా అందదు. ఈ రెంటినీ సమానం అనేస్తారేమిటి మీరు? వశిష్ఠుడు, జాగ్రత్త ప్రపంచం పైపైకి ప్రత్యక్ష ప్రమాణానికందుతున్నట్టు కనిపిస్తుంది గాని తత్వం విచారించి చూస్తే అది నిలవదు. అందుచేతనే ఆ రెంటినీ సమానాలని నేనన్నాను. ఒక కొత్త ఉదాహరణ చెబుతా విను. ఒకడికి తనను ఎవరో చంపేసినట్టు కల వచ్చింది. కలలో చచ్చిపోయిన తరువాత వాడి పరిస్థితి ఏమిటి? వాడు చచ్చిపోయాడు గనుక వాడికి ఆ స్వప్నలోకంలో దేహం లేదు, వాడికి జ్ఞానం లేదు కనుక ముక్తే లేదు, వాడిలో ఆలోచనలు ఉన్నాయి కనుక రాయిలాంటి జడత్వము లేదు. ఇప్పుడు వాడు కలలో ఉన్నట్టా, మెలకువలో ఉన్నట్టా? కలలో చచ్చిపోయాడు కనుక కలలో లేడు, మెలకువలో వాడు కనిపించలేడు కనుక మెలకువలో లేడు. వాడిని గురించిన ఆలోచన కొనసాగుతుంది గనుక వాడికి అస్తిత్వమే లేదనడానికి వీలు లేదు. ఒకడికి అలాంటి కల చాలాసేపు నిలబడి ఉండిపోయిందనుకో, అలాంటి స్వప్నజీవికి మనలాంటి మామూలు జాగ్రజీవికి తేడా ఏమిటి? ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే శుద్ధ పరమాత్మ చైతన్యంలో అంతులేనన్ని చిత్తాలున్నాయి. వాటిలో ప్రతి చిత్తంలోనూ అంతులేని ఆకాశాలున్నాయి. అందులో ప్రతి ఆకాశంలోనూ ప్రపంచాలున్నాయి. ప్రతి ప్రపంచంలోనూ రకరకాల లోకాలు, జీవులు ఉన్నారు. ఈ జీవుల మనస్సులో మళ్లీ ఆకాశాలున్నాయి. ఈ పరంపర ఇలా కొనసాగిపోతోంది, దీనికి అంతులేదు. ఈ పరంపర మొత్తానికి కారణం అవిద్య. అవిద్యా దృష్టిలో అరటిమట్టల్లాగా ఈ ప్రపంచ కల్పనలు కొనసాగిపోతూ ఉంటాయి. ఆ కల్పనల్లో ఒకటి సత్యమని ఒకటి అసత్యమని విడదీసి చూపించేందుకు అవకాశమే లేదు. ఇదంతా అజ్ఞానుల దృష్టి. అందుకే వారికి ప్రపంచమంతా సుఖదుఃఖాత్మకమై భయాలను కలిగిస్తోంది. తత్వేవ భయం విదుషః అమన్వానస్య. అజ్ఞానియైన జీవికి ఈ దృశ్య ప్రపంచమే భయప్రదం అని వేదం చెబుతోంది. ఇక బ్రహ్మవేత్తల దృష్టిలోకి వచ్చావా? మొత్తమంతా చిదేక ఘనమే, గడ్డకట్టిన శుద్ధ చైతన్యమే. రామ, ఈ దృష్టిభేదాన్ని నువ్వు గమనించుకుంటే నీ ప్రశ్నకు సమాధానం సరిపోతుంది. ఇక విషయం చెబుతాను విను. 63. ఆయసర్ 46.